అథ ఆరణ్యవేదగానే అర్కపర్వ ప్రారంభః. ఓం యద్యాయే సాదం భో మే రోత యో వా హౌ హౌ వజ్రం సాధుర్యాణ హౌ హౌ హౌ జాతమారోదే హౌ హౌ హౌ దిశం విసంహజ హౌ హౌ హౌ అశ్వాసి సోమతే హౌ హౌ హౌ యువతిశ్చాకుమారిణే హౌ హౌ హౌ సోమః హౌ హౌ హౌ జ్యోతిః హౌ హౌ హౌ ఇంద్రతాతం యే శాతం భూమే రుద యో వా ఓ హౌ హౌ వజ్రే సహస్రం సోజామణు నిజం నిజంహద ఇహా ధ్యాయ ధ్యాయ ఓహ సుష్ుభస్వాశుమగ్రాన్ పిబాసు జనసిన మా స్వానాయే ఏమద ఆవాహవాహవాహమాజే ఆస్మాహవా విష్ణుభస్వాసాజోమగ్రాన్ హోయ్యాయ్రాహ్మణపాదయ ప్రభో గాత్రా మే పరియాయ దేవాయ స్వాహ పృందాయ విదాదాహమ్రా మానస్పాహాతాయ ప్రాభో గాద్రా నే పరియాయ శివాయ స్వాహాతాహ ఆదా తదా నోర్నాదాదా మోహస్నోదాయ సార్తా తాయత వాహంద సంతదాశాదా హేత ఇంద్రాతోమాయ హిరాయవా ఇహా హౌవా వేహత సమయ చేనా సర్భవా సమా స్వరాన్ ఇహా హౌవా వేహత రుద్రాగ్రణా అపూర్వ్యాం ఇహా హౌవా వేహత బృహద అభేహావ పాపోర్వపేతయాయ ఇహ హావా సోవా ఇంద్రస్తోమవిరాయ వా ఇహ హావా సోవా సమే జేనాదర్భవ సమస్వరాన్ ఇహ హావా సోవా రుద్రానంద పూర్వ్యాం ఇహ హావా సువాసుదేనా హయ హయ హయ హౌ హౌ సహోదర మత్స్వానేంద్ర గోమదా హయ హయ హౌ హౌ హౌ సత్యమోజ పాపిర్ణావాసి సధామా హయ హయ హయ హౌ హౌ హౌ సర్జదే జయ హౌ హౌ హౌ స్థాజిం జ యేస్థాదిదం యేస్థాదిదం అస్మాన్ వందతే ధియాః హాయ్ హాయ్ హాయ్ హౌ హౌ హౌ దౌరగ్రాంధో మే రదన సముద్ర సమాజో కుపత హౌ హౌ హౌ బృహాద్ బృహాద్ బృహాద్ బృహద్ బృహద్ బృహద్ బృహాద్ బృహాద్ బృహాద్ ఖడింద్రాయ గాయ ేవం దేవాయ జాగ్రే హౌ హౌ హౌ బృహద్ బృహద్ బృహద్ బృహద్ బృహద్ బృహద్ బృహద్ బృహద్ బృహౌ బృహద్ బృహద్ బృహద్ ఐరాయాద్ ఐరాయాద్ ఐరాయాద్ సువారాహోయ్ పునరసమాధారాయాతనాహే ఆరతనృతాయుదాసే ఐరాయాద్ ఐరాయాద్ ఐరాయాద్ సువరాహ్వాజ్యోతే అభిద్వాజాయ ఔహ సవేదింద్రామం వాసో బంబోడు మధ్యామ సద్రావేశోర్ణత ఔహ బృహద్వామం యానశ్చిద్రాభవాద్ ఉతి బృహద్వామం బృహద్వాచేవం బృహదంతరిక్షం బృహద్వామం బృహద్వామం బృహద్వామం వామభ్యవామం వామం బృహద్వామం అయానశ్చాయ తాభవద్ ఉదాయ తదా పాఠశాఖ అయాసజాయ తాయా వార్త బృహద్వామం బృహద్వామం బృహద్ బృహద్వామం బృహద్వామం బృహద్వామం ఓహోయ్ స్వామి వామహాయ తాతో వాజా ఓహోవాయు వాసాద పాదన్నాహోవా శ్రవ్రష్టాకామాయ ఆగోమదాయ జాదోవన్నాః ఇయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యాహోయ్యా మాయ ఆ గోమదాయ రాజ భాతు వన్నాహ ఓహయ్యా అయామాయాం స్వాదిష్టయా మదైఠాయా వసుదా మధారాయా ఇంద్రాయ పాహ భవాయ సోదః అయామాయాయాయ రాస హౌ హౌ హౌ ృభే హౌ హౌ హౌహవాయ్యాహారే సాభే స్వభే హౌ హౌ హౌ ృభే రవీంద్రాయ హాయ హాయ హౌ హౌ హౌ మరుత బ్రహ్మచాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్రాద్ హౌ హౌ హౌ హౌ హౌ హౌ సంద్వానానవః సంద్వానానవః సంద్వానానవః అనానవః అనానవః అనానవః మారుతః మారుతః మారుతః విశ్వస్మాద్ విశ్వస్మాద్ విశ్వస్మాద్ రవీంద్రాయ బృహాదాయ హాదాయ హాదాయ మరుదా బ్రహ్మచాదా చాదా చాదా రుద్రహ క్రాదః క్రాదః వజ్రేణ సదపర్వాణా ర్వాణా ర్వాణా హౌ హౌ హౌ సంద్వానానవః సంద్వానానవః సంద్వానానవః అనానవః అనానవః అనానవః మారుతః మారుతః మారుతః విశ్వస్మాద్ విశ్వస్మాద్ నవ నవ నవ నవ గోపస్తో సంజిదర్వా ఇదమారుజాయోజా ఆయింద్రజ్యం బృహత్ పాదే దివా పాదే పాదే అంతరిక్ష పాదే పాదే పాదే పార్థివ సహ పాదే పాదే పాదే అపామోషే నాం పాదే పాదే పాదే విశ్వాస భూత సహ పాదే పాదే పాదిర్దేవ పదేరంతరిక్ష పద పార్థివ పదేరాపామోషదీనా పాద విశ్వాస భూత సువర్జ్యోతి హోహమం వర్ణ పాశమాస్మాత్మం విమధ్యమయ వ్రదయంత ఆయక్షర్జోదే ఇంద్రన్నరాధేయస్తాయ ఆ గోమదాయ రాజే భాదవన్న శ్రవస్తాయ ఆ గోమతాయ రాజ భాదవన్నా ఉవ హ ఓహ